Book 2 3 3 التعارف పరిచయం مرحبا నమస్కార్ مرحبا నమస్కారం كيف حالك మీరు ఎలా ఉన్నారు هل انت من اوروبا మీరు యూరోప్ నుండి వచ్చారా هل انت من امريكا మీరు అమెరికా నుండి వచ్చారా هل انت من اسيا మీరు ఏషియా నుండి వచ్చారా في اي فندق تقيم మీరు ఏ హోటల్లో బస చేస్తున్నారు منذ متى وانت هنا ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు كم ستبقى هنا ఇక్కడ మీరు ఎంత కాలం ఉంటారు هل يعجبك هنا మీకు ఇక్కడ నచ్చిందా هل انتم تمضون اجازتكم هنا మీరు ఇక్కడ సెలవులకు వచ్చారా يجب ان تزوروني ఎప్పుడైనా మీరు నన్ను కలవండి هذا هو عنواني ఇది నా చిరునామా هل سنرى بعضنا غدا రేపు మనం కలుద్దామా يؤسفني لقد اصبحت مرتبطا بشيء క్షమించండి నాకు వేరే పనులున్నాయి ఇల లిఖా సెలవు అరాకుం ఖరీబన్ ఇంకా సెలవు ఇల లిఖా ఖరీబన్ మళ్ళీ కలుద్దాము